నవ్వుల ప్రేమ నిన్నే చూశా, మును పెన్నడు ఎరుగని ఓటమినే చవి చూశా. ఒక పరి నేను నిన్ను మాటే అడిగా, నా ఊపిరిలోని ఊపిరినే కలిపేశా. నీలోనే నా చెలిమంత తుదిలేని కలిమంత తొలినాటి ప్రియమంత జత చేరని కాదని ఆ ప్రేమంటేనే కటువుగా ఉన్నా కమకమ్మని నీ కవ్వింపులకి కాలు జారి పడినా. ముసిముసి నవ్వుల ప్రేమ నిన్నే చూశా, మునుపెన్నడు ఎరుగని ఓటమిని చవి చూశా. ఒక పరి నేను నిన్ను మాటే అడిగా, నా ఊపిరిలోని ఊపిరినే కలిపేశా. ఊపిరిలోని ఊపిరినే కలిపేశా.